శరణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం లక్ష్మీనాథ సమారంభాం నాతయాము నమస్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుదయుగ్మ రుగ్మ వ్యామోహత సరితరాణి తృణాయ మేనే అస్మద్గురోద్భవతోచ్యుతైక సింధోః రామానుజస్య చరణం శరణం ప్రపద్యే నీలాతుంగస్తనగీతటీరుద్ధముద్భోత్య కృష్ణం పారాధ్యం స్వం శ్రుతిసత శిరస్సిద్ధమధ్యావయంతి స్వోచ్ఛిష్టాయాం సతి నిగళితం వ్యాపరాత్కృత్యభుంక్తే గోదాదస్తీనమైతమిదం భూయయే వాస్తు భూయః అన్నవయల్పుదువై ఆండాలరంగర్కే పన్ను తిరుప్పావై పల్పదియం ఇంశయా పాడి కొడుతాన్నర్పామాలై పూమాలై చూడి కొడుతాలై చొల్లు சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வாயாய் நாடி நீ வேங்கடவர்க்கென்ன விதி என்றே மாற்றம் நாங்களவா வண்ணமே நல்கு அம்பரமே தண்ணீரே சோரே அலஞ்செய்யோம் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்மனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதாய் அறிவுராய் அம்பரமூடல் தோங்கி உலகளந்த கும்பற்கோமானே உலங்கா தெழுந்திராய் செம்போ கடலடி செல்வா பலதேவா கும்பியும் நீயும் முரங்கேலோ ரெம்பாவாய் ஆண்டாது திருவடிகளே சரணம் சீரார்த்தோ போல் திருவேங்கடமுடையான் திருவடிகளே சரணம். Mm-hmm.